మావో అంధ ఇంద్రమభి ప్రగాయత విశ్వాసాహం తదక్రదుంబం కృష్టం జర్గణీనాం పురుష్ గాధాన్యాశ్రుతం ఇంద్రజితి బ్రవీతన ఇంద్రజిన్నో మహానాం దాతాబాజానాం విగ్మాజాపత్ అపాదుసుదక్ష ప్రభోషిణా ఇంద్రోరింద్రోజపాదిరేంద్రం సోమస్ వర్ధనం అస్వామదానా ప్రభోవసత్రాదాహం విశ్వాసుగేష్వాజతం ఆచావయస్యూతరే యుష్మం దందామదర్వాదం తోమపామనభచ్చుతం నరామభార్యక్రతుం శిక్షానయింద్రరాజా పురు విద్వాన్ నిజీషమ అపానః పార్యేధనే అదస్తింద్రగరుపాయాహి శతవాజయా జిడా సహస్రవాజయా అజామీవోర్వద్భిశ్రక్రగోదరే మృత్యువద్రివ అజమత్పాదక్రగోగాపోజయవేష్వా ముక్షేణూరణిలామసి విశ్వాహిమద్యత్మనాను కామాశదక్రతో అగన్నవ్యన్నాసపుత్రమోగ్రంగామాదయ్రామింద్రాతిరిచ్యతేరిక్తజాతం ఘోరజాద్రభిద్వా జిజావిడ్ఢిపురం ఎస్తే నూనం సదక్రతవింద్రజుమ్మితమోమదాః నూనం మదే మదే చిత్రస్రవస్తమోజింద్రవ్రహంతమోమదాయస్తే అద్రివత్వాదత్తోమపా విశ్వాదుదస్మృష్టిషు ఇంద్రాయ మధ్వేతం పరిష్టో బంధు నోగినా అహర్కమర్చందుకారవాహిశ్వాధిశ్రియోరణి సప్త సంసదా ఇంద్రం సుదేహ వామహే ఋకద్రుకేషుచేతనం దేవాదో యజ్ఞమత్మత సమిద్వర్ధంతు నో గిరా ఆత్వాసంద్రవస్తముద్రమీవ సింధవ నామింద్రాదీరిచే దివ్యక్షమహిళాక్షం సోమస్ జాగృతే జయింద్రజఠరే అలం వైంద్రకుక్షజే సోమో భవతు వ్రతహన్ అరం ధామభ్యయింద్రవ అరమస్వాయ గాయతి సుఖరక్షో అరంగవే అరమింద్రస్య ధామ్నే అరం జిష్మాస్మేష్ంద్రభూషసి అరం దేశక్రధావనే అదాకాద్రివస్వాన్నక్షందనో గిరా అరంగమామదే భయం దేవాహ్యసి వీరయుదేవాసూరభుతస్థిర దేవాదేలాధ్యం మనా ేవాతిస్తు వేమఘనిష్ేభిర్ధాయి ధాతృభి అధాదిలింద్రమేతా మూఢబ్రహ్మేవంద్రయుర్భువో వాజానా పతే మత్స్వాదశ్రవో మాత మారాయింద్రాభ్యా ఆదిశస్సూరో అస్వాజమన్ మదేంద్రయం ప్రతిబ్రువీమ నిస్పృధా త్వమస్మాకం తవస్మసి స్వామిద్ధి త్వాయమోనోపదశ్చరాన్ సకారాజైంద్రకారవాః ృషామృషమన్నర్యాపసం హస్తారమే విదూర్య నవయో నవతిం పునో విభేద బాహ్వోజస అయింద్రవృత్రహావాసీత్ స నయింద్రశివశ్రకాస్వాభద్గో మధ్యమవత్ గురుధారేవతోవతే యద్యకచ్చాగా అభిరూజ సర్వం ప్రతింద్రదేవసే యద్వా ప్రవృద్ధదత్తదేన రాజితి మన్యాసే ఉదోదత్సమిత్తవ ఏ రోమాస పరావతి ఏ అర్వావతి సుంధిరే సర్వాంసాం ఇంద్రగచ్చసి అమింద్రం వాజరామసి మహే వృత్రాజహంతవే సవృభావృషభో భూమత్ ఇంద్రస్వదామానే ఘృతభో జిష్ఠస్తమదే హిత జుమ్నీశ్లోకీతోమ్యః గిరావజ్రోణ సంభృతస్తభలో అనవచ్చ్రుతః వపక్షరుష్వో అస్తృతః దుర్గేన్న సుఖం గ్రేధి గృహాన ఇంద్రగిర్వన స్వంచేనోజీదాదిమినంతి స్వరాజ్యం అదేవోనాభిర్జనా అథాదే అప్రాదిష్కృతం దేవీ సుష్మం వపర్యత ఉభేసూ ప్రరోదసీ ృష్ణాధురోహీణీషు పరిష్ణేరు సత్పజాయేరథత్ిషో విశ్వే దేవాసో అక్రమృగస్మా ఆదూనే నిబలో వజ్రద్రహాదిష్టపౌంశ్రువస్త్రేద ృతంబోహంద్రమంగళీనా ఆరుధే మహే అజాభిలాజరాపురూనామన్ పురుష్ుతోమే సో మహాభవ బోధిన్మనాజిస్సు నోరూర్యాది శృణోదోషగ్రాదిషం అజాత్వం నూత్యాభిప్రమందేషన్ అజా సోదృభర హర్షా నియుత్వాన్మృగభోరణోమీతే అభీరుణస్వం భయం వందసానస్సహస్రుణం భజంతాబోధిగాసుషే పత్నీవంతశ్రుతాదిమపురంతోజంజిగీరే అపాంజగ్రం నిజం పునః ఇష్టాహోత్రేంద్రం వృధాతో అధ్వరే అచ్చామృతమోజసమాజ్యాహరీహిరణ్యకేష్య ఓఢామధిప్రయోహితం సభ్యం సోమాస్తుతీర్ణం బర్హిర్విభావసో సోద్రభ్యైంద్రమావహ ఆదేదక్షణంజనాదరత్నాదిగాసుకే సోద్రభ్యైంద్రమర్చత ఆదేదానీంద్రియముక్తా విశ్వాసరకృతో సోద్రభ్యైంద్రమణయ భద్రం భద్రం నాభరేషమోర్జం శరక్రదోంద్రమిళయాదిన స నో విశ్వాన్యాభరసుభితాని శరక్రదోంద్రమిళయాదిన స్వామిద్రత్రహంద్రమసుతావందోహవామహేంద్రమిళయాదిన ఉపనోహజీభిస్తుతం జాతి పదే ఉపనోహజీభిస్తుతం విదాయోగ్రహంతామో విదయింద్రశ్వతక్రాదు పురాణో హరిస్తుతం సంహివృత్తహన్యేనాం పాతాతో మహానామసి పురాణో హరిస్తుతం ఇంద్రజిషేదాదునభం రయం వాజీదాదు ఓర్ధయతి మరుతాం సభస్సుర్మాతామహోనాం యుక్తావన్నీరసానాం యస్యా దేవా ఉపస్థేర్భదా విశ్వే ధారయంతే సూర్యామాదా ధృతేరం అసురా విశ్వే అర్యా సదా ఘనంది గారవా మరుదస్తోమాజీతే అయం సుదస్య మరుదా ఉదస్వరాజో అశ్వినా త్రిగంజమా భూతస్ వరుణస్థావద ఉదోన్వస్థమాంద్రస్ృతస్ గోమాదర్భోదే మమత్సరి కదద్విడం దూరయస్థిర ఆపజిభస్త్రిధా అర్హంతి భూతదక్షర కద్వో అద్య మహానాం దేవానామోర్ణే మనాదరస్మవర్చసాం ఆయే విశ్వాపార్థివాని భత్రసం రోచనాదివ మరుదస్వమాపీతయే భూతరక్షతో దివో మరుతో భువే అస్సోమస్ పీతలే యాన్ను విరోదీతర్మరుతో భువే అస్సోమస్ పీతలే జన్ను మారుతం గణం గిరిష్టాణం భువే అస్సోమస్ పీతలే ిరోరీవాస్తుర్మన అభిష్వాతమనోషేంద్రవత్సన్నమాతరా శుక్రాచ్యవస్తుంద్రగర్మణ విభాంద్రహీంద్రవిశ్వాసుమ్మదాయమింద్రేనాభేదం సుతం రాజామసి శృతీయంద్రయస్వాదపర్యతి సుమీరస్వమాతో రాజస్ఫూర్ధి మహాది ఇంద్రయేనీయసీరం మంద్రామదీయనత్ చికిత్సన్మానసంధియం రత్నామృతస్ విప్యుషీ భయంగిరయింద్రముఖ్యాని వాషోణ్యశ్చామహే ఏంద్రం సమాసం శుద్ధేరసాంనా శుద్ధైరుక్ైర్వా రుద్ధ్వాంసం శుద్ధాశీర్వాన్మవత్తు ఇంద్రశుద్ధో నాగి శుద్ధ శుద్ధాభిరుచి శుద్ధో నయన్నిధారయ శుద్ధో నా మధ్యోన్య ఇంద్రశుద్ధో నో నయం శుద్ధో రత్నాని గాజే శుద్ధో రత్నాని విఘ్నతే శుద్ధో వాజం శిఖాసతి అస్మాపురాధారీరం ప్రయామీంద్రాజనక్రమో సుపాదా అస్మావో మాతర సప్తస్తరాయసింద్రవస్సు పారాద్రేణాదిగస్వాసంభేదాగిరీనా ృష్టభోజేంద్రశ్చక్రదావో నిరేక ఆసన్నేడం దశ్రుత్యా భూపాకే మన్యేత్వాచ్చరణమచ్యుతానాం మన్యేత్వాతత్వనామింద్రకేతుం మన్యేత్వా వృషభం చరుణీనాం ఆయద్వజ్రం వాక్పోరిం రథత్రే వదత్సు తమః దేహం తవాపు ప్రవర్వదానవంతప్రగాభ్రబ్రహ్మాణోభిరక్షన్ైంద్రమర్తవామేవాజరాణిస్వాజాతాన్యవరాణ్యస్మాభిరుభోరమోభిర్మృషభం వీరేమ ఋత్రశ్చత్వారసదాహీయమానా విశ్వే దేవాజ భుజే ప్రహాజః మరుద్భిరింద్రలక్షణం అస్వదేవా విశ్వాప్రదానాజరాజి ఋష్వష్టిత్వా మరుతో వారిధానా భుస్రాజీవధాతయో జిజ్ఞియాదః ఉపత్వేమృతిరోగేమ్మంతజేనాభవిధేమ్మాయూధం మరుదామణీకం సత్తయుంధ్రతిమజ్రం దధర్ష అనాయుధాధోసూరా దేవాచక్రేణతాపరిజీషన్ మహాగ్రాయమేషుమాయ పశ్వ నిర్వాహదేవింద్రాయ పూర్వీర్దేవే గుభిరంగవేదేవీరాణపారమీరీనా నిష్ప్రేతృతరస్తుభిరంగవేదే ఉపభూర్ణయర్మారోపన్యశ్రావజావానం భువి జంగవేదర్ అభద్రస్తోహం సుమతీమజక్షతిజానకృష్ణోదభిస్వరత్రైవృత్తమింద్రశ్చాధమం సమభస్మైర్భ్రమణాధత్త నత్తనాపశ్యంభిరోదేతరం దంభక్వరేణ్యోహంధుమత్యాహోనకృష్ణమావదస్తివాం సమిష్యామివో విషధో యుద్ధ్యాదౌ అధద్రప్సోహం సుమత్యాహుపస్తేధారయత్తన్వం దిక్విధాన ఆచరం బృహస్పతినాభ్యోజాయమానోభ్యో అవశత్రుంద్ర పృథివీ అన్వీందో విభవద్భ్యోరణా ృత్రాణాంతమిషోపూతమోజయోదవత్నే సుదేష్వరత్తమన్యర్జోహేవేవాన్యన్నర్యపాం జిగత్తాదవృత్రః ప్రదీయన్యమాహుః సవృత్రహేంద్రస్తవిరణీరత్తం దృష్టోత్యాహవ్యం భువేమ సప్రాభితామఘవానోధివక్తాదవాజశ్చ స్రవశ్చ సదా సవృత్రహేంద్రభుక్షాసోజ్ఞానోహవ్యోపూవ కృణ్వన్నరపాంశిరోనపేతోహవ్యస్వేభ్యాయింద్రభుజాభరస్వర్వాసూరేభ్యోదారమిన్నఘమన్నశ్చేతత్తే వృత్తపరిహిడ ఇమాపనౌ సత్యవ్రతో నిష్పాదేవయో స్వైష్టయేవైర్మోషం చక్రాదీపదాపతిపతిమస్తాభాంగావీవాసతి యద్వాదీరోచనే జిమస్తముద్రస్వాధీవిష్టపి యద్వాత్రిభేదానేవృత్రహంతభజదంతరిక్షాగ్రహి సోమే సోమపాసు సవతస్పదే మాదయ స్వరాధారా భజేంద్ర రాజాపరీషదా ఇంద్రపరాణగ్భవాన్నూతీ ఇంద్రపరాణగ అస్మేంద్రదాధు ఘవన్నవో మహదస్మేంద్రదాసు ేవాదనవ్యాద్రివ విశ్వాజాతీవాత ఆదత విశ్వాదనాభూతరం సజోస్తక్షురింద్రం జగనుశ్చరే ప్రవరిష్టంబర ఆముని ముతోక్రమోజిష్టం తవసం సరస్వినం సమీభాగో అశ్వరన్యంద్రం సోమస్ వీగరే సర్పదిం యదీం ప్రదేశం నోచసాతమూతి నేమిం నమంతి చక్షరామేషం విప్రా అభిస్వరా సుదీతయో అద్రుహోభిగమ్మేతరస్మినస్తమృక్వాభి సమీంద్రం జోహరీమి భగవానముగ్రం సత్రాదభానమ ప్రతిష్కృతం సవాంసి సంభిష్టోగేభిరాజయజ్ఞయో భవత్తద్రాజే నో విశ్వాసుపదా కృణోతు భద్రీ ంద్రజీరే రాజయ్యై భువనాని వజ్రంజావాదేషీషాంద్రదూరచిత్రమో నవజ్రంద్రురిలాదీవర్షిభూమి భద్రాంగీవాదయమనా హరి ఇంద్రాయ రామగాయ విప్రాయ బృహదే విశ్వయోజన దివ దేవాస్తంద్రదక్షే ేంద్రనోగి ప్రియసత్రాజిలవో హ్యేర్ణ విశ్వరృహస్పతిర్దివ అభీషత్యోమపాభే బూరోదాది ఇంద్రాదీర్ణోృహస్పతిర్దివ సంయుతస్వామింద్రదత్తాపురామతి అంతరచోర్మణోర్బృహస్పతిర్దివ అధాయేంద్రగర్వమత్వారామాన్ మహత్తృగ్మహే ఉదేవయంత ఉదభీ వాణ్యాభిర్వర్ధన్ త్రిపూరబ్రహ్మాణి వాధ్వాంసం చిరద్రివో దివేరీరే జగాథ యోరవ్రత గురుయూహే ఇంద్రాభరం గోచోన్నం సరక్రతో విదర్షణే ఆవేదం ప్రేతనాథం సంఘిన పితావదోత్వం మాతా సరక్రమో బభూవీథ అధారేమహే వాం సృష్ణిం పురోతమాధయం నముపబ్రువే సరక్రతో సమోరాశ్వీర్యం స్వామిజ్ఞోర్ణోర్ణోమాహరామిహ్యుమాగరి భ్రహరి భస్వీమహే ఆభూరంది మేషదాంశుభవాన్ముచ్చాదుతేష్మింద్రగర్వణ ప్రతిభాగన్నీర్ధరాజిందాముపస్తి భద్రాయింద్రతరాజయాయ చోదయన్ ప్రదోస్పృశ్వాధిస్పృశ్వాదూరీ ఇత భూదీవో అజరం ప్రహేతారమ ప్రాజుంభేతారంభేతారం రచిత మమతోత్తమ్యాధం యష్కర్తారమేష్కృతం సహస్కృతం సతమోజిం సరక్రాతం సమానమింద్రమవదేహవామహేవసమానం వసూజివం అనంతరేమి సన్వాస్తే దేవాయంది పశ్చాచ్చందీధారో భాగమింద్రాభిన్మయాణవో వీరాణి తి దేవధూనో భక్రమగ్రే హితస్తే భాగసుమాహ దక్షిణరసామేఘాభూరి ఇంద్రాయ సత్యంజలి సత్యమస్తి నేంద్రో అస్తి భూత్వాహతీంద్రదర్శకమభిష్టవామ అజమస్మి అర్పశ మేఘరిశ్వాదాభ్యస్మి మన్హా ప్రతిలోద్భయోగానాదీమి ఆయన్మాహం మృతమాసీనం పృష్టే ప్రత్యామోచరక్రదంజుమంతసాయ ప్రభాచారాగరక్షమేంద్రదుపదేపూరుతం స్వపాపేణాశ్వరభాయబంధవేనం ధావృతంగేహయో అపాపరీవ్రమిరో అవీవదత్ మనోజమానీమదరకులం సువర్ణ గోమం భద్రిడాభరత్ సముద్రే అంతస్థ్రావజ్రో అభివృత భరంజస్మై సంజత పూర ప్రశ్రవణబలి జగద్వాగ్వదంజమిరాష్ట్రీ దేవానామిషదారమంద్రాగోజంగేమరాజగావేవాస్తాం విశ్వదంతి మంద్రేణమోర్జం దృహారా దేవర్వాగస్మాదు విష్ణోరం విక్రమస్వ్యౌ దేహి లోకం వజ్రాజ విష్కభే దీర్ఘశ్రుత్త రస్మిభిరోమిత్రవరుణాజిరోదూతమద్రవతేజత్తేర్ధామతేమృతం సమిత్రమృతమోచ్చాంబరుదేశోత్రం రాజదుగాయత అర్ణం జంబస్వేకం పుత్రం రేధామాన్యమృతామ్యాపద అభిలక్షే ఉపాయాద్యాధోరీభ్యాదీమూత్రాంబయంతమదగ్నినా ఆనయ్యంతిమన్నాభిందోయం శుక్రాజామితే పతిభీరే ప్రతిభ్యాని భీతలే ఉభయస్థనస్ మంగళవాదిగం జపరాదిత్యమహాదిమహత్తేమహాదిమహాదేవాజోహిభ్యోజిరదాభ్యం ప్రత్యాదర్శాయ్యాహర్తమోవిశ్రేహద్రవమానోహరిత మాతృత్నామృతనాభీణవోజంజిషేమృతమానా ేభ్యపర్యేయుీం గామామృతమ్రేతమగ్ని బృహద్వజోదాదిదేవే కవిర్గ్రహమయ్యాదేవాసువాహ అగ్నిముద్రవాతస్వనం కవిం భర్జన్యక్రంజం సహ అగ్నిముద్రవాదనం ఆదవం విదుర్యథాభగస్వ భుజిం భూవే అగ్నిముద్రవాదనం అగ్నిం వృధంతమధ్వరాణాం పురోతమం అచ్చాన్రేదహస్వతే అయం యథానాభువత్ప్రష్టారూపే వరక్ష్యాస్వత అయం విశ్వా అభిశ్రయోగ్నిర్దేవేషు పచ్యతే ఆవాజైర్వనోగమతి విశ్వేషామిగస్తు యహోదేనాయసత్తమం అగ్నిం యజ్ఞేషు పూర్ణ్యం శీలం వాటోజిహంజేమేష్ీర్ఘశ్రుత్తమర్వం తన్నదాంద్రిణీ మిత్రదృష్ణ మిత్రం నయాజనం ఉపత్మయోగి రోదేదీర్ఘవిష్ణాయోరణీకేరస్థిరం స్థావసం ఆపశ్చిన్నిదాపదం పదం దేవస్థో నాదృష్టాభిరుచిభిర్యాయోపదృ అగ్నేస్తే పానో దేవోచిరాక్షిక్షీత కవిం దేవాసో అంగిర అజవాహమత్యం రచేతూతం వరేణ్యం అవ్యవాహం కవిదేవస్వధీ జర్వనన్మీ పోషు జాతమార్యమర్ధనమగ్నిం రక్షంత నో గిరాదేవాణమగ్నా అను మాతరం పృథివీం వివాదస్థౌనాకస్వాద్రేదంతృష్టయ్చాన్వర సకత్రతా మేధదాదావిపద్మనాస్తపర్యతీమోదాసీరం ధత్తే ఆత్మవుత్సరం సహస్రపోషిణం సదృహేతి దరిద్రేణివాజమర్పదాసే అక్షీతిశ్రవా విశ్వామాని ధీమహి యో విశ్వాదయ దేవోతా మంత్రోజనా మధోర్ణవాత్ర ప్రథమాయంతగ్రేర్భీరక్షవాహ ఉభే లోకేతనాయేదస్మ విశ్వదే పరిషిరాధో మహోనా రమం విష్టాయ కాయత రితామే విహతే శుక్రదో దివే ఉపస్తుతాసో అగ్నయే ఆవం సదే మఖవాదీరవజ్జరస్వమిద్ధోద్యుమ్నాహూత ప్రియాణ్యాసాదీ అగ్నిం రథాం ఉదీరాయో నిదీకాస్వాయ్యోవర్తది దుష్టరాజస్ ప్రవణేనోర్మయోధియాజం ేషోదాస్వర మోదేర్వదోగ్నేస్ధిత్ర దూత్యాయ రాతహస్వర ఆజ్ఞేయాధిపతృత్రే సోపాదీతయ సోపర్యాముపదక్షతిం మాదయస్వస్వర్ణరే విశ్వేశ్వరాయ నమః. ఆత్మా యజ్ఞస్య పూర్వ